அஸ்மத்குருப்போ நம, அஸ்மத் பரமகுருப்போ நம, அஸ்மத் சர்வகுருப்போ நம, ஸ்ரீமதே ராமானுஜாய நம, ஸ்ரீமதே ஷடகோபாய நம. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். அயோத்தியா நகரம்லோ பக்தலதோ பாகவதலதோ வேஞ்சேசி உன்ன ஸ்ரீ சீதாராமச்சந்திரஸ்வாமி பாதாரவிந்தமுலகு சாஷ்டாங்க தண்டவத் பிரணாம சஹஸ்ரமுல் அர்ப்பிஞ்சி ஸ்ரீ ஷடாரி வேதம் சபியுலந்தரக்கி கூட வந்தன சதாலு சமர்ப்பிஞ்சி திருவாயுமொழி 1வ சதகம்லோ 3வ தசகம்லோ 5வ பாசுரము ఒక అర్థాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇదివరకు తెలుసుకున్నవి మరల మరల వచ్చినట్లు ఉన్నప్పటికీ కూడా స్థూణ నిఖనన న్యాయము అని చెప్పాను. అలాగే ఇంకా ఇంకా ఇవి దృఢపడిపోవాలి. విన్నప్పుడే కాక విననప్పుడు కూడా ఇవి గుర్తు ఉండాలి. పూర్వం ఒక విద్యార్థి గురుగారిని అడిగాడట, అయ్యా నా విద్య ఎప్పటికి పూర్తవుతుంది, నేను మీ దగ్గర నేర్చుకోవటం, నేను స్వతంత్రుడను ఎప్పుడు కాగలుగుతాను అంటే గురువుగారు చెప్పారట, ఏం లేదు శిష్య, నేను చెప్పినటువంటి పద్యము చెప్పని పద్యము కూడా నీకు ఒకే రకంగా అనిపిస్తే అప్పుడు పూర్తయినట్లు అన్నారట గురువుగారు. అయితే అయిపోయిందండి, నా విద్య పూర్తయిపోయింది, నేను వెళ్ళొస్తాను అన్నాడట. అదేమిట్రా అంటే, మీరు చెప్పని పద్యము ఎలాగూ తెలియదు కదా. అవును, చెప్పిన పద్యం కూడా తెలియట్లా ఇప్పుడు నాకు, కనుక రెండు ఒకే రకంగా ఉన్నాయండి, నేను వెళ్ళొస్తానండి అన్నాడట. అదిగో అలా ఉండకూడదు, ఇది వినినప్పుడు విననప్పుడు దృఢంగా నాటిపోవాలి మన యొక్క హృదయంలో. మోక్షాన్ని కోరేటటువంటి వారికి అందరికీ కూడా, ముముక్షువులు అయినటువంటి వారికి అందరికీ తెలుసుకోవలసిన అవసరాలు ఉన్నాయి. దృఢంగా పరమాత్మ యందు విశ్వాసం ఉండాలి. మరి అది ఎలా కలుగుతుంది అని అంటే, మనకు తెలిసిన వాళ్ళు చెప్పిన మాట మనం ఎలా నమ్ముతామో. లేదు, చివరికి ఎవరి మాట అవసరం లేదండి, నాకు నేనే ఓకే అలాగే, మరి అదే కదా ఇప్పుడు ఏం చెబుతుంది కూడా, నెంజే ఓ మనసా అంటూ ఉన్నాడు ఆయన. నీ మనసును కూడా కాదని నువ్వు పోలేవు కదా, కొంతమంది అంటూ ఉంటారు అమనస్కం చేసేస్తాము అని. మంచిదే, అది నీకు సాధ్యమైతే అలాగే చేసేయి, కానీ సాధ్యం కాదని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు. మనస్సును జయించటము సాధ్యం కాదని అర్జునుడు అన్నాడు, వాయోరివ సుదుష్కరం, గాలిని గుప్పిట్లో పట్టుకోగలమా అన్నట్లుగానే చెప్పారు వారు. అలా కాదండి, మేము చేసుకుంటామంటే చేసుకోండి, ఎవరు కాదనలేదు, కానీ ముముక్షువులు ఈ విషయాలని తెలుసుకోవాలనే కుతూహలము కలిగినటువంటి వారికి మాత్రము గోదమ్మ చెప్పినట్లుగా కోదుకులముడయా అంటదా ఆమె, కుతూహలము కలదానా అన్నది. కనుక అలా కుతూహలము ఉన్నటువంటి వారు తెలుసుకోవలసిందే, తెలుసుకుందాం, ఆ ప్రయత్నం చేద్దాం. ఏమిటి చెప్తూ ఉన్నారు అనంటే, లోకంలో ఆప్తతములు అయినటువంటి వారు చెప్పిన విషయాలని మనము నమ్మాలి అన్నారు. మరి ఇప్పుడు ఎవరు ఆప్తతములు అనంటే, యథార్థమును తెలిసినటువంటి వారు ఆప్తతములు అంటున్నారు. యథార్థ దర్శిత్వమే ఆప్తతమత్వము అని. మరి యథార్థ దర్శి ఎవరు? ఆద్యంత రాహిత్యేన యథార్థ దర్శిత్వం సూచ్యతే. ఆద్యంతములు లేనివాడు, ఆది అంతము మొదలుంటే అంతకుముందే ఉందో వాడికి తెలియదు కదా, మరి అంతముంటే ఆ తర్వాత ఏముందో తెలియదు కదా. కనుక యథార్థ దర్శి కాడువాడు, కనుక ఇలా ఉన్నటువంటి వాడు ఆప్తతముడు, యథార్థ దర్శి అని చెబుతూ ఉన్నారు. అయితే అందలాం అంటున్నారు, అందమిలాం అంటే తర్వాత మిగిలిన వారు అనంటే, యథార్థ దర్శిత్వ కథం సిద్ధేతు, మిగిలిన వారికి సిద్ధించదు కదా, ఉత్పత్తి వినాశం గళాలే. ఇదే మాట చెప్తున్నారు అనుకుంటా వారు కూడా, ఉత్పత్తి ఉంది వినాశనము ఉంది అని అంటే, తద్ధేతుభూత కర్మం గళాలే, దానికి హేతు అయినటువంటి కర్మ జన్మకి కర్మ ఉంటేనే జన్మ వస్తుంది, జన్మ ఉంటేనే మళ్ళీ కర్మ చేస్తుంటాడు. మరి ఏది మొదలంటే అనాది అన్నారు. అందుకే అవి ఇల్లామయ్యాలే, అవి లేవు ఈయనకి, మరి అవి లేవు అని చెప్తున్నారు కదా. అంత కర్మంగళ్ళు ఇల్లామయ్యాలే, ఇది ఏముంతరిహి. అలా అయితే పల పిరప్ప ఆయన చెబుతున్నారు ఏంటండి, చాలాసార్లు పుట్టినవాడు అంటున్నారు కదా, ఇంకా తర్వాత చెప్తారా ఆయన అంటూ ఉన్న, తర్వాత కాదు అయిపోయింది అనుకుంటా, ఇది మూడులో రెండే, పల పిరప్ప ఇంతకుముందే అయిపోయింది. అంటే ఈ చనైన విరోధ అని అంటే ఈయన కర్మవశుడు కాదండి. ఈ పుట్టేవాళ్ళు పోయేవాళ్ళు కర్మవశులు. కర్మకృత ఉత్పత్తి వినాశౌ నస్త ఇచ్యుచ్యత ఇచ్యర్థః. అకర్మవశ్యన్ అంటూ ఉన్నారు. ఈయన కర్మవశుడు కాడు, కనుక ఆయనకి ఉత్పత్తి లేదు, వినాశము లేదు. జ్ఞాన సంకోచ రూప కర్మవశతై ఇల్లై ఎండ్రబడి. జ్ఞాన సంకోచం అంట, కర్మ అంటే ఏమిటనంటే జ్ఞానము ఒక్కొక్కసారి తెలిసినట్టు ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమీ తెలియనట్టు ఉంటుంది, ఏంటోనంటే అర్థం కావట్లేదండి అంటుంటాం. అలాగే ఉంటుంది మరి, ఎంతసేపు ఎంత కాలమైనా సందేహము అనేది, శిష్య దేహం ఉన్నంత వరకు పోదురా అన్నారట గురువుగారు. అలాగే దేహం ఎంతకాలం ఉంటుందో సందేహము అంతకాలము ఉంటుంది. కనుక ఇది ఎందుకని అంటే కర్మవశులు కనుక ఎప్పుడు ఉంటుంది. ఆయన కర్మవశుడు కాడు కనుక ఆయనకు ఉత్పత్తి లేదు, వినాశము లేదు అని చెబుతూ ఉన్నారు. ఏమయ్యా ఎలా చెప్పగలవు అని అంటే భగవన్ అన్నారట. ఎన్నవమయ్యాదే అంబగవన్ అంటూ ఉన్నారంటే హేయ గుణములు లేనిటువంటి వాడట భగవంతుడు. ఈ హేయ గుణములు ఏమిటి అని అంటే అక్కడ దేంట్లో చెప్పారు, మనకి విష్ణు పురాణంలో చెప్పారు అసలు భగవంతుడు అంటే ఎవరు. భగవంతుడు అందరూ భగవంతుడు భగవంతుడు అనే వస్తున్నారు. ఈ భగవంతుడు భగవంతుడు అనేటటువంటి దానికి ఆయన రెండు రకాలుగా వివరణ ఇచ్చాడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్ శ్రియ అంటూ ఒకటి, అంటే సమగ్రమైన ఐశ్వర్యము వీర్యము యశస్సు శ్రియము సంపద జ్ఞాన వైరాగ్యయోశ్చైవ తస్మాత్ భగ ఇతీరిణ అంటారు ఆయన. జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు షణ్ణాం భగ ఇతీరిణ ఈ ఆరింటిని కూడా భగ అంటారు. అది కలవాడు భగవంతుడని ఒకటి చెప్పాడు. మరొకటి కూడా చెప్పాడు ఆయన, జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంశి అశేషత భగవత్ శబ్దవాచ్యాన్ని వినాహేయైర్ గుణాదిభి. మరి ఎందుకండి రెండుసార్లు చెప్పటం, గుణాలు రెండు సమానమే అవి ఇవి కూడా, కానీ ఎందుకు రెండుసార్లు చెప్పాడు అని అంటే మొదటిసారి చెప్పేసిన తర్వాత వెనక్కి తీసుకోరు వాళ్ళు. మళ్ళీ ఇంకొక విశేషం ఉంటుంది దీంట్లో, ఏమిటనంటే వినాహేయైర్ గుణాదిభి, హేయ గుణములు లేనివాడు అని చెప్తున్నాడు దీంట్లో. మళ్ళీ జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు, అక్కడ ఐశ్వర్యము వీర్యము అంటూ ఆ చెప్పినవి ఈ చెప్పినవి ఒకటే, కానీ హేయ గుణములు లేనివాడనే సంగతి ఇక్కడ చెబుతూ ఉన్నారు. మరి ఇలా ఎందుకు చెప్పారండి రెండు రకాలుగా అని అంటే, ఒక విధంగా చూస్తే అసలు పరమాత్మకి హేయమంటూ ఏమీ లేదు. హేయమేంటి అసలు ఆయనకి, సర్వము ఆయనే అయితే ఆయనకి హేయమంటూ ఏముంటుంది. మొత్తము సర్వవ్యాపి అయినటువంటి వాడికి ఇప్పుడు ఆ హేయము హేయమని ఏం చెబుతున్నారో దాంట్లో ఆయన లేడా? అజ్ఞానం కూడా ఆయనే, అధర్మము ఆయనే, మత్తస్మృతి జ్ఞానము అపోహనంచే అంటాడు 15వ అధ్యాయంలో. జ్ఞానము అపోహనం అంటే మరుపు, ఊహ అంటే నేను ఊహించడం కదా, అపవూహ అంటే మరుపు కూడా నా వల్లనే అన్నాడు ఆయన, అంటే నేనే కల్పిస్తాను అని. అలా అన్నీ ఆయనే అయితే హేయ గుణాలంటూ ఇంకా ఏమిటి లేనివాడు ఏమిటి అని కొందరు ఆ పైని తీసుకున్నారు. అలా తీసుకున్నటువంటి వారు ఋషులు అద్వైతులు. చూడండి మీరు ఎప్పుడైనా సరే అద్వైతి ఎక్కడ ఉదాహరణ చెప్పినా భగవంతుడు అంటే ఆయే చెబుతాడు, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్ శ్రియ అంటూ. ఎక్కడ శ్రీ వైష్ణవులు విశిష్టాద్వైతులు చెప్పినా జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశి అశేషత భగవత్ శబ్ద వాచ్యాని వినా హేయర్గుణాదిభి, హేయ గుణములు లేనివాడు, హేయ ప్రతిభటి, హేయ ప్రతిభటమే అసలు మొదటి మాట. అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణ ఐకతాన అంటూ మొదలు పెడుతూనే ఉంటారు, ఎక్కడ చూసినా ఇదే మాట. మరి ఏమిటండి ఇది అని అంటే మనం చూస్తే అటు వారు పరిపూర్ణులైతే వారికి సత్యమే. ఇక్కడ సత్యమే ఎలా కుదురుతుంది? ఏదో నేను అటు ఇటు కూడా చెప్పేస్తున్నాను అనుకునేరు అంతా. మరి నాకంటూ ద్వేషం లేదని చెబుతూనే అన్నింటినీ ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఉన్నాను. ఎవరి విషయంలో వారు చూసినప్పుడు అని చెబుతూనూ ఉన్నాను. దీని మీద పెద్ద చర్చ కూడా జరిగింది. హేయగుణములు లేనివాడు అన్నది అసలు ఎలా నిరూపించాలి? మరి ఇంతమంది చెబితే అని అంటే నాకు తెలిసిన మాట ఒకటే చెప్పా ఆ సభలో. ఏమిటనంటే యోగారూఢుడు ఆరూఢుడు అనంటే యోగమును అధిరోహించడానికి సిద్ధి పొందాడు, మరొకడు ఆరంభిస్తున్నాడు. ఇప్పుడు ఒక విద్యార్థి ఉంటాడు అనుకోండి, ఆ విద్యార్థికి కాక్కొమ్మిస్తే కూ అని చెప్పాల్సిందే కదా. మీరు చెప్పేటప్పుడు అలా చెప్పుకుంటూ రావాలి, కుకు దీర్ఘమిస్తే కూ, రా రా కింద మావుతిస్తే మా, మా మా కొమిస్తే మూ కూర్ మమ్ము. అదే మాస్టర్ డిగ్రీ చదివేవాడికి చెప్పాలా కాక్కొమిస్తే కూ అంటూ? అవసరం లేదు, వాడు కూర్మమ్ము చదివేస్తాడు కదా. అలాగే ఆరంభములో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి, కనుక మొత్తాన్ని వేరువేరుగానే చూస్తున్నారు. అందరూ అలా చూసినంతకాలము హేయ గుణములు కనపడతాయి, అవి లేనివాడు అని చెప్పుకోవాల్సిందే. నీవు ఎప్పుడైతే అది లేని స్థితికి వస్తావో అప్పుడు అంతా పరమాత్మే. అలా రావాలి, ఊరికి మాట కబుర్లు చెప్పి అనుకరించితే కుదరదు. అడిగేను అడిగేను అంటే ఏమీ కుదరదు, అది అది అనుకరణ కాదు, సహజంగా రావాలి. అలా నీకు కలిగితే నీకు కంటికి అసలు ఏది కూడా హేయంగా కనపడదు, అంతా పరమాత్మే కదా. అందుకని రెండు ఉత్పత్తులు కూడా పరాశర మహర్షి చెప్పాడు విష్ణు పురాణంలో. కనుక ఇప్పుడు చెప్తూ ఉన్నారు, మరి ఏమండి, మరి ఇది ఈయన్నే కాదు కదండి, మరి ఇంకా చాలామందిని అంటున్నారుగా భగవన్ అనే మాట. అసలు ఇప్పుడు ప్రతివాడు భగవంతుడే మనకి ఎంతరో కనపడుతున్నారు, భగవాన్లు బాబాలును. మరి ఆ బాబాలో ఏమిటో, మరి ఆ ఏ బాలో ఏ, ఈ అందరూ కనపడుతూనే ఉన్నారు. మరి మహాత్ములే అందరూ కూడా, మరి ఇదేమిటండి అనంటే దీనికి చెప్పారు ఆయనే, తత్ర పూజ్య పదార్థోక్తి పరిభాష సమన్విత శబ్దోయం నోపచారేణ హి అన్యత్ర ఉపచారత అన్నాడు ఆయన. ఇతరుల విషయంలో అన్నీ ఇక్కడ ఈ పదము పూజ్యవాచకము, పూజ్యవాచకము అంటే గౌరవంగా అన్నమాట. ఇప్పుడు అందరూ కూడా గౌరవనీయులు గౌరవనీయులనే కదా అనేది, ఆ పైన వేదికలెక్కి అందరూ గౌరవనీయులండి అండి. ఏటో తెలుసా గౌరవనీయులంటే? గౌహు అంటే ఆబోతు, రవము అంటే ధ్వని. వీరు ఆబోతులాగా ధ్వనిస్తారండి కా అని చెప్పటం అన్నమాట గౌరవనీయులు అని అంటే. ఎందుకనంటే ఇప్పుడు గురోర్భావం గౌరవం అన్న తర్వాత మళ్ళీ తద్ధితం మీద తద్ధితం రాదు, అనీయ ప్రత్యయం అక్కడ రాదు. కానీ ఇది గురోర్భావం కాదు, గౌహు అంటే ఎద్దు ఆబోతులాగా రవము ధ్వనిస్తాడు కనుక ఇతడు గౌరవనీయుడని తెలియకుండా మొదట పెట్టేశారు ఇలా ఈ సంబోధనలు. ఇవి ఇక తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఇక వాటి కోసం రకరకాల సృష్టి చేస్తున్నారు. ఏమీ అవసరంలో గౌరవనీయ అని ఎక్కడన్నావాడు ఆబోతులాగా అరిసేవాడని అర్థం. కనుక పూజ్య పదార్థము అని అంటే, పూజ్య పదములు అని అంటే గౌరవంగా వారిని మనము గొప్పవారిగా చెప్పుకోవటానికి పూజించటానికి చెబుతారండి. పూజ్య పదార్థోక్తి అంటే దీనికి అసలు యోగ అని చెబుతూ ఉన్నారు. యోగము, యోగం అంటే ఏంటి? అభిధ మనం పదాలకు అర్థాలు ఉన్నాయి. అభిధ అంటే పేర్లు. ఇప్పుడు ఈ పేర్లన్నీ కూడా అభిధలు, మనుషుల పేర్లు, పర్వతాల పేర్లు, మరి ఇవన్నీ కూడా అభిధలే. అభిధ అంటారు సంస్కృతంలో, అంటే శబ్దమునకు ఒక శక్తి ఉంటుంది అంటారు. శక్తి అంటే మళ్ళీ ఏదో ఆదిశక్తి దగ్గరికి వెళ్ళకండి, పవర్. ఇప్పుడు ఆ పవర్ లేకపోతే మనం ఉచ్చరించిన శబ్దం ద్వారానే కదా నీకు అంతా మంచి కానీ చెడు కానీ జరిగేది. ఇప్పుడు ఒకడు పోతూ పోతూ అడిగాడట, అయ్యా ఈ ఊరు మంచిదేనా అన్నాడంట ఆ సాయంకాలం రాత్రికి అక్కడ పడుకుందామని. ఈ ఊరా, నీ నోరు మంచిదైతే ఊరు మంచిదేనయ్యా అన్నాడట ఆయన. నీ నోరు మంచిది కావాలి అన్నాడు. అలాగే నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. కనుక ఈ శబ్దములకు అర్థములు ఇచ్చేటప్పుడు శబ్దశక్తి ఉంటుంది, అది తెలియకుండానే మన హృదయంలో ఉంటుంది. దాన్ని స్ఫోట అంటారు వైయాకరణులు. ఇది ఇంకా పెద్దవాదం ఇది. ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఇదేదో మనకు పిచ్చెక్కించేటి చేస్తున్నాడు అని అనుకుంటారు. అవసరం లేదండి, తేలిగ్గా చెప్పేస్తా పేర్లు. సరే, మన పిల్లలకి మనం పెట్టుకుంటున్నాం, మనకి మన అమ్మా నాన్న పెట్టారు. మరి పర్వతాలు నదులు ఎవడు పెట్టాడండి? వాటి అమ్మా నాన్న ఎవడండి బాబు? అన్నిటికీ పేర్లు ఉన్నాయి కదా, ప్రతి వస్తువుకి పేరు. వాటన్నిటికీ కూడా ధాత యథాపూర్వ మకల్పయతు. ధాత అంటే అక్కడ ఈ బ్రహ్మదేవుడు కాదు, పరమాత్మ. డుధాంగు ధారణ పోషణ యోగ అంటూ అది కూడా యోగము చేత వస్తూ ఉంటుంది. ఏంటంటే వివరం చెప్పేది యోగం అవుతుంది. అలా చెప్పినటువంటిది అభిధా అవుతుంది. ఒక్కొక్క చోట అది చాలదు, ఆ శబ్దశక్తి ద్వారా ఇలా వస్తుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క చోట మనకి ఇప్పుడు ఈ భోజనాలు జరిగేటప్పుడు అంటారు, ఏమండి ఇటు రైస్ కావాలంటారా లేకపోతే కర్రీస్ కావాలంట, ఏనుగులు కూరలు ఏయో, మరి అవి కావాలి, ఇటు వచ్చిందా అని అడుగుతుంటారు. కర్రీస్ వచ్చిందా లేదా రైస్ వచ్చిందా, మరి రైస్ వస్తుందా? అది పట్టుకుని ఒకటి రావాలి, కానీ అది పట్టుకొచ్చాడా అని ఎవడని అడిగితే వాడి మతి చెడిపోయింది అంటారు. పూర్వకాలంలో వాళ్ళు మరో చెప్పుకున్నారనుకోండి, గంగాయాం ఘోష, గంగలో గొల్లపల్లె అంటారు. గంగలో ఎలా ఉంటుందయ్యా కొట్టుకోదా అంటే, అలా కాదయ్యా గంగ ఒడ్డున ఉంటుంది అని. అలాగే ఓ స్నేహితుడు మరొక స్నేహితుడు చెబుతాడు, చదువు అయిపోయింది వెళ్ళిన తర్వాత, రే మా ఊరు రారా మా ఇంటికి, రే మీ ఏం కష్టం లేదురా రోడ్డు మీదే ఉంటుందిరా మా ఇల్లు అంటాడు. రోడ్డు మీద ఇల్లు ఉంటుందా, కొట్టుకుపోదా, లారీలు బస్సులు కొట్టేయవా? అదిగో అది దానిని అభిధు చల్లదు కనుక అక్కడ లక్షణ అంటారు. ఇంకా ధ్వని అంటారు. సరే, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ అభిధులలోనే యోగము రూఢి అని రెండు ఉంటాయండి. యోగము అన్నప్పుడు దాని శబ్దముల యొక్క అర్థముల వివరణ ఉంటుంది. అలాగే రూఢి అని అంటే ఆ వివరము అనేది ఏమి రాదు. ఎలాగూ అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పాకము అన్నామనుకోండి, పాకం అంటాం, పచతీతి పాకం అంటే వండేది, వండినది లేక, ఇలా వస్తే అది యోగము అంటారు. అలా కాకుండా అప్పుడు గోడ, గోడ అన్నామనుకోండి, ఏముంది దానికి ఉత్పత్తి ఏం చెబుతావు? అది రూఢి, అది అంతే, అలా పడిపోయి ఉంది. ఇంకా ఇంకోటి చెబుతారు ఇక్కడ, యోగము రూఢము రెండు ఉన్నటువంటిది పంకజము. పంకజం అంటే, పంకం అంటే బురద, జ అంటే పుట్టినది, పంకజము అంటే బురద నుంచి పుట్టినది. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు దాన్ని? అది యోగము అంటే అవయవ అర్థాన్ని ఇస్తుంది అది, ఉత్పత్తిని. కానీ అన్నిటికీ వాడరు బురదలో. ఇప్పుడు అవన్నీ లోపల బోళ్ళు మనకి నత్తలు గవ్వలు ఇంకెట్లాంటి ఎన్నో దొంపలు అన్నీ దొరుకుతూనే ఉంటాయి, కానీ ఒక పద్మానికే వాడతారు తామర. అది యోగ రూఢము అంట. రెండు ఉన్నాయి, దానికి రూఢి కూడా ఉంది. అలాగే పరమాత్మ విషయములో యోగ రూఢి రెండు ఉన్నాయి, కానీ సామాన్యులలో యోగమే అంటే కొంచెం ఉన్నాయి. ఈ గుణాలు అసలు లేకపోలేదు, మొత్తం లేవన్నమాట. కనుక ఇతరుల విషయంలో ఈ భగవత్ శబ్దము పరిభాష అల్లాధారు అంటున్నారంటే, మళ్ళీ ఇక్కడ ఇతరులు, ఇతరులంటే మళ్ళీ బ్రహ్మాదులు అంటే నారాయణుడు తప్ప ఇతరులని అర్థం. బ్రహ్మ మొదలైన వాళ్ళందరికీ కూడా భగవాన్ బ్రహ్మ అంటారు. భగవాన్ నారద ఇలా వాడుతూ ఉంటారంటే కొంచెము జ్ఞానము ఇలాంటి గుణములు కొంచెము ఉన్నాయి వారిలో, అందుకని వాడుతుంటారు అని చెప్తున్నారు. కనుక ఇప్పుడు పరమాత్మ అనేటటువంటి భగవద్గీత భగవంతుడికి చెప్తూ ఉన్నారు ఈ మాట. భగవన్ అని ఆయన చెప్పారు. ఆయన అంభగవన్ అన్నారంటే ఏమిటంటే హేయ ప్రతిభటనాయ్ అంటూ ఉన్నారు ఈ మాట. మనకి ఈయన చెప్తారు పన్నీరాయిరప్పడి, ఆయనే ప్రతిపదానికి అర్థం రాశాడు. ఆయన ఉరయి అంటారు దీన్ని, అంటే ప్రతిపదార్థం అనే అర్థం వచ్చేది. భగవన్ కళ్యాణ రూపమాన జ్ఞాన శక్త్యాది గుణ విశిష్టనాన భగవానుడయ, ఆయన యొక్క అని అర్థం. అలా భగవానుడు ఇలా మనకి తెలియచేశాడు. ఆయన చెప్పినది మనము నమ్మాలి సుమా అనే విషయాన్ని ఇంత చర్చ చేశారు ఇక్కడ వీరు. అదే చెప్పాం కదా, ఆయన నమ్మిళ్ళ గారు అడవి విళందా నరుంబదము వీరిది. ఇలా చెప్పారు అన్నమాట. ఇక ఆ తర్వాత విషయానికి మళ్ళీ వద్దాం, మరి ఇంకా తర్వాత చెప్పుకుందాం. తర్వాత జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.